విభాగేతోద్విషాచేయ పురాజ్యర్యోఖాయాగం సమితమితి చరసృభిస్ సన్నివపతి చరి ఛందాగం ఛందాగంసి ఖలు ప్రియాతనో ప్రియైవైనౌ తనుపాసగుంసామితమిహదస్మాబ్రహ్మణా క్షత్రగం సమేతియత్సన్యప్య విహరతి తస్మాబ్రహ్మణా క్షత్రం వే ఋతుభిర్వాయేతందేక్ష ేక్షయత్సర్యుమంజేష్ణ్యమాదత్తేనందైరే కృష్ణాస్తుషవక్వాభవంతి నిరదత్తేవాహేతద్భాగేయత్తుషానిరదత్తేపం కృష్ణగం రూపే నైవ నిరవదయత ఇమాన్ దిశయ్యేషావేదిక్స్వాయామే దిశనిరచం నిరవదయతే స్వృతైర్నముపధాది ప్రదరేవైతద్వై నిరచాయతనగ్రస్వగేవాయతనే నిరచం నిరవదయతే శిక్ష్యమభ్యుపదధాది నైరతాపాద సాక్షాదేవైనం నిరతి పాశాన్ముంచలితి స్ర ఉపదధాది త్రేధాభితాపై పురుషో యావాదేవ ఉపదధాయమేవాస్మాన్నిరతింప్రదేక్షమాయంతిపతిష్టందేమాయకాలిగపత్యముపతిష్టందేతిలోకేవతిష్టందేకథైవ యజమానే వేర్యం దశ నివేదన సంగమనాపసో నామిత్యాః ప్రజా వై వసవో వసు ప్రజగైవైనం పశుభిః సమర్థయంతే. పురుషమాత్రేణ విమిమేతే యజ్ఞేన వై పురుషః సంవిదో యజ్ఞపరుషైవైనం విమిమేతే యావాన్ పురుషవోర్ధ్వా హుస్తావాన్ భవక్రేతావద్వై పురుషే వీర్యం వీర్యేణైవైనం విమిమేతే పక్షే భవతి నహ్య పక్ష పరిదుమర్హక్షరత్రియా పక్షోద్రాఘేయాగంసో భవతస్తస్మాత్ పక్ష ప్రమయాగం శివయాగం దివ్యామమాత్రౌ పక్షౌ పుచ్చవద్వై పురుషే వీర్యం వీర్య సంవిలో వేణునామేతాయో వై వేణుస్తయోషాయుషదివ్యావృత్తేషద్గవేన కృషతి షద్వారుతమరుతిభిరేవేణం కృషతి యద్వాదశగవేణ సంవత్సరే నైవేయం వా అగ్నేరచితాహాద విభేత్సైతద్విగుణమపశ్యత్ కృష్ణం చాకృష్టం చతుర్థో వా ఇమాన్నాచ్యత్ కృష్ణం చాకృష్టం చ భవత్యశ్చాయద్విగుణం వా అగ్నిముద్యంతుమర్హతేత్యాహుయత్కృష్టం చాకృష్టం చ భవత్యగ్నేరుద్యత్యాయంతో వై భగవా ద్విపాదశ్చతుష్పాదశ్చాయత్ప్రాజముత్సృజే రుద్రాయాభిదధ్యాద్యక్షిణాభిద్యానుసవేద్యత్ప్రదీక్షాగుంసాన్యుర్దేశోత్సృజత్యేదా వేదేవ మనుష్యానాగం శాంతాలిప్తామేవై నానోత్సృజత్యసో ఖల్ విమాంతిసముత్సృజత్యసౌ వాహారిత్య ప్రాణ ప్రాణమేవై నానోత్సృజతి దక్షిణాయవర్తందే స్వమేవ వీర్యమనుభర్యావర్తందే తస్మాద్దక్షిణార్ధ ఆత్మనా వీర్యావత్తలోహారిత్యైవామృతమనుభర్యావర్తందే తస్మాత్పరాజపో విజిష్టందే ప్రత్యంజ ఆవర్తందే స్వస్తి స్వస్తికాయజ్ఞముఖేయాదయోషేర్వపది బ్రహ్మణాన్నవరుంధేర్కేర్కశ్చీయర్వపది సప్త గ్రామ్యాషయ సప్తారణ్యాభయేనామవరుధ్యాన్నస్యాన్నస్యవపత్యన్నస్యాన్నస్యావరుద్ధే కృష్ణేవపది కృష్ణే చోషయ ప్రతిష్టం పవతి ప్రజాద్యే ద్వాదశ ద్వాదశమాధా సంవత్సర సంవత్సరే నైవాన్నం పచదిగదగ్భిజనవరుద్ధ్యాదవరుద్ధేన వ్యర్థ్యేతే వనస్పదీనా పరగ్రహయస్థానిభ్యే విప్రాక్షేదనవరుద్ధ్యవరుద్ధే దిగ్భ్యోష్టాన్ సమస్య దిశామే వీర్యమవరుద్ధ్యం వీర్యేజ్ఞం కంచుదేయం విశ్వాద్యోట్టమాహరేమోర్జమహిదాజంతస్వరుంధే క్షోధుకోవతిస్తర వేదిముపవత్యుత్తర వేద్యాగ్యీయోపదోగాముత్తర వేది పశూనేవాంధేథో యజ్ఞపరుషోనందరిత్యై అగ్నేతవశ్రవోపయ్యేతద్వాగ్నేష్వానరస్యోక్తనుంధోక్తేనైవేష్వానరమవరుంధే షద్భిన్నిమ ప్రతిషద్వార్ధవ సంవత్సరస్సంవత్సరాగ్నేష్వానరస్సాక్షాదేవేష్వానరమవరుంధే ప్రజనాయేంద్ర వృత్రాయ వజ్రం ప్రాహరత్సత్రేధాభవస్వస్త్రీయోగస్త్రీయేంద్రశ్రలాయేంద్రతర్కలాభవంతర్కలాంసర్కరత్వం వజ్రవే శర్కరా పశురగ్నేర్కరాభిరగ్ఞం పరిమిలో జగద్రేణై పశోన్ పరిగృహ్ణాది తస్మాద్ వజ్రేణ పశవః పరిగృహీతాస్తస్మా శ్రేయానస్థేయోపహరత్ పశుకామస్తరిణిపశవ్రాణైరేవాస్మైపశోనవరుంధేత్ర నవాభిర్భ్రాతుర్వ్యవదస్త్రవతమేవ్రగంభ్రత్యభ్రాతుర్వ్యాయప్రహరిస్తాపలిమిపలిమిలయాదపలిమిత్యావలుధ్యేయం కామయేదాశస్యాదిత్యవలమిత్యదశ్చరాశ్యకరాశ్యకరాభ్యోహేత పరిగృహేతేవాస్యమిజోచేనకుమ్రేదపరాజంజ్యమధురేమవతియం ్రాహత్తమేవారుంధే ప్రజాపతినాగ్నిస్తవ్యైత్యాహ ప్రజాపత్యోశ్వమాక్రమయని ప్రజాపతినైవాగ్నించుతే పుష్కరవర్ణముపదధారయో నిర్వాగ్నే పుష్కరవర్ణగుంసయోనివేవాగ్నించుతే మాం పృష్టమధేత్యుపదధాత్యమాం వాగేన పృష్టయ్యపుష్కరవర్ణగం రూపేణైవేనదుపదధారి బ్రహ్మజ్ఞానమితి రుక్మముపదధాది బ్రహ్మముఖా వై ప్రజాపజ ప్రజా అసృజత బ్రహ్మముఖాయపద ప్రజా యజమానసృజతే బ్రహ్మజ్ఞానముచ్చాతస్మాభ్రాహ్మణాముఖ్యాముఖ్యభవతి వేద బ్రహ్మవాదినావలంద్రక్షేణ్యక్తిష్టేద్యయ్యపృథివ్యాన్వేదృవేగంసుజాత్పజన్నౌషధయోనవనస్పదయ ప్రజాయేరంతరిక్షేతాంతరిక్షకుంసుచార్పయన్నవయాగం ప్రజాయేరయ్యిజన్ వేదదివం సుచార్పయన్న పర్జన్యావర్షద్ముపదధాచమసం వేహిరణ్యమృతయేవాగ్ఞంచే ప్రజాగ్ఞేహిరణ్మయం వరుషమవదధాయమానలోకస్థమిధత్తేయజిష్టకాయాదృండమలోపదభ్యశూనాంజయమానశ్చ్రాణమపి ప్రాణ్యముపదధాధారయమానోకన్న పశూనాంజయమానస్య ప్రాణమపి దాచోకల్విష్టకాయాదృండమలోపదధాది ప్రాణానాముత్సృష్ట్యే ద్రప్సస్తస్కందేభిమృషిహోత్రైన ప్రతిష్టాపయదిస్తామువదధాజస్ పూర్ణాంతాశ్వర్యమయే పూర్ణాభౌదంబరేమియం వేకాత్పర్యమయ్యసాభౌదంబరీ మేపదత్తేమేషామర్హతి దక్షిణాంకాత్పర్యమయేముత్తరావౌదంబరేంద్రస్థానస్యాసావుత్తరాజ్యస్ పూర్ణాంకాత్పర్యమయేం వజ్రోవాజ్యం వజ్రకాష్పర్యావజ్రేణైవ యజ్ఞస్య దక్షిణతారక్షాగస్య పహంతి సద్ధ పూర్ణాభౌదంబరేం వసవేద్యోర్గుదంబర పదుష్మేవార్జం దాది పూర్ణే ఉపదాది పూర్ణే ఏవైన మముష్మన్ లోక ఉపతిష్టే రాజ్యవ్యహస్రగ్వే విరాజ్యప్రజాపదాది విరాజ్యేవాగ్యంచు యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే యజ్ఞగం రక్షాగం దిజిఖాగం సంతి యజ్ఞముఖగం రుగ్మాయ్రుగ్మం వ్యాఘారయతి యజ్ఞముఖాదేవ రక్షాగస్య వహంతి పంచభిర్వ్యాఘారయతి కాంతో యజ్ఞో యావానేవ యజ్ఞస్తస్మాద్రక్షాగస్య వహంత్యక్షణయా వ్యాఘారయతి తస్మాదక్షణయా బలవాంగాని ప్రహరంతి ప్రతిష్ఠిత్యై స్వయమాదన్నాపదీయం వే స్వయమాదన్నే మామేవోపధత్తే శవమఘ్రావయతి ప్రాణమేవాజాపత్యో వాశ్వప్రాపతనైవాగ్యంచే ప్రథమేష్టకోపధీయమానాపజోనాంజమానస్ ప్రాణమపి దాది స్వయమాదన్నా భవతి ప్రాణానాముత్సృష్టాసోనుభర్గస్థలోకస్యాలుఖ్యాత్యాగ్ ్రాహ్మణస్తస్మే ప్రథమాష్టకాంగిష్కృతాం ప్రయచ్చే తాం బ్రాహ్మణస్వపద్యానామగ్నామేవేశ్వరోవారేషాత్మాత్తో విద్వానిష్టకాముపదాత్రేణ వరాహం దధ్యాత్రయో వే ప్రాణాగస్ప్రత్యేద్వాదేయోహి ప్రాణావేషయేవ దేహయేకోహి ప్రాణ పశుర్వాగేషగదగ్ర్న ఖలు వై పశవ ఆయవదేరమంతే దూర్వేష్టకాముపదసాది పశూనాం ధృత్తేద్వాభ్యాం ప్రతిష్ఠిత్తే కాండా కాండాద్వరోహంతేత్యాహ కాండేన కాండేన చేజా ప్రతిష్ఠత్తేవానో దూర్వే ప్రదన సహస్రేణ సదేన చేత్యాహదాహస్ర ప్రజాపతి ప్రజాపదేవాక్ష్మం వై ప్రియాలిఖితాముత్తరలక్ష్మానం దేవా ఉపాదధరాధరలక్ష్మానమధురాయం కామయే దవసీయాం చారిత్యుత్తరలక్ష్మానం తస్యోపదధ్యాద్వసీయానేవ భవదియం కామయే దపాపీయాం చారిత్యధరలక్ష్మానం తస్యోపదధ్యాదసయోనిమేవైనమనుపదాభావయతి ప్రియాలిఖితా భవతి మే వే లోకా ప్రియాలిఖితేభ్యేవ లోకేభ్యాతృవ్యమంతరేత్యంగిరదస్సు వర్గం లోకం యదః పురోడాజకూర్మో భూత్వాసత్పద్యత్కూర్మముపదధాది యథాక్షేత్రవిదంజదానయత్యేవ మే వేనం కూర్మస్సు వర్గం లోకమంజదానయతి మే భవమాయేష పశూనాం యత్కూర్మో యత్కూర్మముపదధాది స్వమేవ మేధం పశ్యంతః పశవ ఉపతిష్ఠంతే శ్మశానం వాయేతత్క్రియతేయం మృతానాం పశూనాగం శీర్షాణ్యుపధీయంతే యజ్జీవంతం కూర్ణముపదధారితేనాశ్మశానయుద్వాస్తవ్యో వాగేషయత్కూర్మాధువాతారితాయమిశ్రేణాభ్యరక్ష్యస్పదయత్యేవైనం గ్రామ్యం వాయేతదన్నం యద్ధ్యారణ్యం మధుయద్ధ్రామధుమిశ్రేణాభ్య భయస్యావరుద్ధ్యే మహేద్యా పృథివేజనయ్యాభ్యామేవైనముభయదః పరిగృహ్ణాది ప్రాంజముపదధాదివర్గస్యముపదధాస్తాత్ ప్రత్యంజ పశవో మేధముపతిష్టం దేయో వా అపనాభిమగ్నిం చిరమానశ్చనాభిమన ప్రవిశతిహింసిలోకనముపదధా అగ్నేర్నాభిస్తనాభిమేవాగ్నించుంసాయా ఔదుంబరం భవత్యోర్వాదుంబరవోర్జమేవారుంధే మధ్యత ఉపదధాది మధ్యత ఏవా మావోర్జం దాస్మాధ్యత భూర్జా భుంజత ఇయద్భవతి ప్రజాపతినాయజ్ఞముఖేన సంవిధమవహం చన్న మేమాగర్భయేష్ణ్యోపదధాది విష్ణర్వే యజ్ఞో వైష్ణవామనస్పదయో యజ్ఞ ఏవ యజ్ఞం ప్రతిష్టాపయతి. ఏషాం వా ఏతల్లోకానాం జ్యోతిస్తంభృతం యదుఖాయ దుఃఖాముపదధాభ్యదేవ జ్యోతిరవరుంధే మధ్యతముపదధాది మధ్యత ఏవాస్మై జ్యోతిర్దధాదిరస్మాధ్యోజ్యోతిరుపాస్మహేషిగణాభిపూరయత్తేతద్వా అగ్నేర్వహేష్మానరస్య రూపకం రూపేణైవ వైష్మానరమవరుంధేయం కామయ క్షోధకస్యాదిత్యోనాస్యోపద్యాక్షోధకమేవృజయం కామయేతానుపదస్యన్నమద్యాది పూర్ణాంతస్యోపద్యాదనుపదస్య దేవాన్నమద్ది సహస్రం వే ప్రతిపురుష పశూనాయక్షది సహస్రమన్యే పదవో మధ్య పురుషేరుపదధారిత్తాయోఖాయామపి దాది ప్రతిష్టామేవైనద్గమయ్యర్థం వాణేరమేభ్యం యత్పురుషే ృతమృతం ఖలు మే ప్రాణామృతం హిరణ్యం ప్రాణేషు హిరణ్య శంకాన్ ప్రత్యక్షది ప్రతిష్టామేవైనద్గమయిత్వా ప్రాణే సమర్థయతి దద్ధామసుమిశ్రేణ పూరయతి మధవ్యోధానేతి శ్రాంకేణ మేధ్యత్వాయగ్రామ్యం వా ఏతదన్నయ్యద్ధ్యారణ్యం మధుయద్ధ్యామసుమిశ్రేణ పూరయత్యుభయత్యావరుద్ధే పశుశీర్షాన్యుపదధాని పశుభావే పశుశీర్షాని ేయం కామయ్యాది విశోచేనాపద్యా విశోచ ఏవాశోందశులేం కామయ్యాశువాన్ సాది సమేచేనాపద్యాచేవాస్మై పశోందాది పశువానేవతి పురస్తాదే నమస్పశ్చోపదాది పశ్చాచేన పశుభస్యాపశవో వా అన్యో అస్మ్యాశవ అస్మానేవాస్మై సమేతోదాయేతాంతో ప్రదధాదయత్వేరుణ్యుపదధాద్యముమారణ్యమనుతేజామేత్యాగ్రామ్యేభ్యవరుభ్యారణ్యాజోంచమనోత్సృజితస్మాశోనాం ప్రజాయమానామారణ్యా పదభక్తీయాగుంతశ్రుతాక్షిణాసత్పదేర్ణముపదాదేవృష్టామేవాంధే యత్సమేతేనం పదుశీర్ణేనుపదధ్యాగ్రామ్యాన్ పశోంధ్రగుంశుకాశ్వర్యద్విషోచేనమారణ్యాన యజురేవేదవృంధేయా దర్పేణ గ్రామ్యాన్ పశోనిరస్తినారణ్యాన సోఖలోపధేయమేవృంధేయా దర్పేయజ్ఞర్వదితేన శాంతం పశుర్వాయేషయదగ్నిఖలు వాగేషా పశోర్భిక్రియతే యత్ప్రాచీనమేష్టక్రియతేతో పశ్చాపశ్చా ఉపదధాది యోనామేవేతో దాది పంచోపదధాది పాంతా పశవః పశూనేవాస్మై ప్రజనయతి పంచదక్షిణతో వజ్రో వా అపశ్యావచ్చేనైవ యజ్ఞస్య దక్షిణతో రక్షాగస్య మహన్ని పంచపశ్చాచ్చాజేరుపదధాది పశ్చాద్వై ప్రాచీనగూరేతో ధీయతే పశ్చాదేవాస్మై ప్రాచీనగూరేతో దాది పంచ పురస్తాత్ ప్రదీచేరుపదాది పంచ పశ్చాత్ ప్రాచేస్తస్మాత్ ప్రాచీనగూరేతో ధీయతే ప్రదీచే ప్రజాజాయంతే పంచోత్తరదశ్చందస్యా పశువోమేషందస్యా పశోమేవ ప్రజాతాన్ స్వమాయతనమభివర్యో హరియం సైతా అవశ్యా అవశ్యత్తా ఉపాధత్తవాదిమాజ్యదహ్యదపశ్యా ఉపదధాత్యశ్యా అనదిదాహయో వాచ హేయమనయత్ స బ్రహ్మణ్యైతా ఉపధీయాం హేయముచైనా ఏం వేదది ప్రాణభృతముపదధాదిలేతస్ ప్రాణాన్ దా జగస్వాదన్ ప్రాణం పశ్యన్ శృణ్వన్ పశుజాయ వేగం పురోభువయతి పురస్తాదుపదాది ప్రాణమయమేతాభిర్దాధారాయం దక్షిణా విశ్వకర్మేతి దక్షిణతోమల ఏమేతాభిర్దాధారాయం పశ్చాద్విశ్వ్యథా ఇది పశ్చాచక్షురేవేతాభిర్దాధారేగముత్తరాత్రమేవేతాభిర్దాధారేగముపరిపరిష్టాద్వాచమేవేతాభిర్దాధారదశోపదధాది ప్రదక్షిత్తేయాప్రాజేస్తాభిర్వజిష్టాద్యాదక్షిణాభిర్ఫలద్వాజో ప్రదేశేస్తాభిర్విశ్వామిత్రోయా ఉదేజేస్తాభిర్జమదగ్భిర్యావోర్ధ్వాస్తాభిర్విశ్వకర్మాజమేవేతాభిర్థిం వేదర్ధ్వాదమేవం బంధుతాం వేదబంధువాన్ భవజయాసామేవం కృత్యం వేద కల్పతే స్మయ్యాసామేవ మాయనం వేదాయనవాన్ భవజయాసామేవం ప్రతిష్టాం వేద ప్రత్యేవతిష్టతి ప్రాణభుత ఉపధాయ సంయనముపదధాని ప్రాణానేవాస్మిన్ ధిత్వా సంయ్యక్షయత్సంయనాగం సంయత్నవధో ప్రాణయేవాపానందధారితస్మాత్ ప్రాణపానౌ సంచరతో విశోచేనుపదధారితస్మాద్విష్పంచౌ ప్రాణపానౌ యద్వా అగ్నేర సంయతమువదధాయమేవైరయ్యర్యమేవాయాభిరేవాయానవరుంధేయాగౌరిపతోమతేవదే గాయత్రే త్రిష్టజగత్తిష్టపంక్త్యా సహ బృహత్తుష్ణ్యవత్సోచేభిశ్యుమ్యందు త్రిపదాయాపదాయాపదాయాచ్ఛందోచేభిశ్యుమ్యందుత్వా మహానాయా ప్రసోవరీ మేఘ్యా విద్యుతో వాజశ్యోగేభిశ్యుమ్యందుయుజ్యే కర్మ అశ్వస్య వాజిన ప్రతిశోచేభిశ్యుమ్యంతు నారే సేవత్రయాలోమవిజన్వంతుమనేషయా దేవానాం పత్రేర్తిశోచేభిశ్యుమ్యందు కుమిదంకయమంతోజవంచాం చిన పూర్వం వియూజ ఏహైతృత భోజనాలే పరిగిషో నమో వృత్తిన్న జగ్మో అకస్మాచ్చిగస్వామిషాస్తికస్తే గాత్రాణి శిమ్యతి కవిరవస్తాపరుశ్రమితారోపిశాసతో సంవత్సరస్యథాయమేభిశ్రమ్యందు దేవ్యాధ్వర్యవస్వాక్షందవిషశాసతో గాత్రాణి పర్వశస్తే శివా కృణ్వంతు శుమ్యంత అర్ధమాసా పరోగంషితే మాసాక్షందు శుమ్యంత అహోరాత్రాణి మరుతో విరిష్టకం సోదయంతు ంతరిక్షేణ వాయుశ్చిత్రం భిషజ్యోస్తే నక్షత్రై సహ రూపం కృణోతు సాధుయాంతే పరేభ్యో గాత్రేభ్యశ్రమస్వరేభ్య శమస్తభ్యో మధ్యభ్యశ్రముదే తనుమే భవనే ఉత్సన్నయజ్ఞో వాయజయ్ఞం వాహేత క్రియతే కిం వానయద్వై యజ్ఞ క్రియమాణస్ంతరయంతి పూయతి వాస్వినేపదాశ్వినో వే దేవానాభ్యమేవాత్మే భేషజం కరోతి పంచోపదాది మాంతో యజ్ఞో యజ్ఞస్తస్మై భేషజం కరోద్యాపదాత్రిలోనాయ్యే పంచోపదాది పంచమాదమో యావంతమస్తాన్ కల్పయతి సమాన ప్రభుత్వ సమానోదర్కాస్తస్మాత్ సమానాదమయేకేన పదేన వ్యావర్తంతే తస్మాదృతమో వ్యావర్తంతే ప్రాణభృతముపదా ప్రాణాన్ దధాతి తస్మాత్ సమానాః సంతరత భవనజే యజంతః ప్రజనయత్యేవైనా ప్రాణాయ సర్వానతోనను వాయురావరీవర్తిమిర్తిజనేయుపదధారివృష్టిమేవావరుంధేయదేకథోపదధ్యాదేకమృతం వర్ణేధనుపరిహారకం సాధయదితస్మాత్ సర్వానతోనువర్షతి ప్రాణభృతముపధాయ వృష్టిధనేనుపదధారితస్మాద్ వాయుప్రక్షితాదివో వృష్టిరేత్తే పశవో వై వయస్యానామలసః ఖలు వై పశవో నానావ్రతాస్తే పగేవాభితమనసోయం కామగేతామశుస్యాది వయస్యాపధాయాపశ్చాపదధ్యాదశం పదధాది పంచోత్తరస్యాంతస్మాత్ పశ్చాద్వరణీయాన్ పురస్తాత్ ప్రవణః పశుద్భస్వమయేతి దక్షిణేకం సముపదధాది వృష్టిర్మయేత్యుత్తరేకం సావేవ ప్రతిదధాది వ్యాఘ్రోమయేతి దక్షిణే పక్షముపదధాది త్రిగుంహోమయేత్యుత్తరే పక్షయోరేవ వీర్యం దధాది పురుషోమయేతి మధ్యే తస్మాత్ పురుష పశూ నామధిపతిః ఇంద్రాగ్నే అవ్యధమానామిది స్వయమాదన్నాముపదధారేంద్రాగ్నిభ్యాం వాయో లోకయోర్విధృత్యా అభృతే భవాయన్మధ్యమాజిరంతరిక్షమి భవాయేషేంద్రాగ్నే ఇత్యాహేంద్రాగ్నే వై దేవానామోజోభృతామోజదైవైనామంతరిక్షే చినుతే ధృత్యై స్వయమాదన్నాముపదధాత్యంతరిక్ష క్షంబే స్వయమాదన్నాంతరిక్షమేవోపధత్తేముపఘ్రాపయతి ప్రాణమేవాస్యాన్నధా ప్రజాపత్యో వా అశ్వప్రజాపతినైవాగ్ంచుణుతే స్వయమాదన్నా భవతి ప్రాణానాముత్సృష్ట్యా అథోసువర్గస్థ లోకస్యానుఖ్యాత్యై దేవానాం వై సువర్గం లోకం యథాన్నిధ సమవ్లీయం తపగేతాదిశ్యా అవశ్యంతాముపాద ృతేపదధారిణమే పురుషే ప్రాణానాభిర్త సమే ప్రాణాదేవ పురస్తాద్భర్తే తస్మాత్ పురస్తాత్ ప్రాణాజ్యోతిష్పదే ఉత్తమాముపదధారి తస్మాత్ ప్రాణానాజ్యోతిరుత్తమాదశోపదధారిదాక్షరా విరాట్ విరాక్షందోతిర్జ్యోతిరేవ పురస్తాద్భర్తేతస్మాత్ పురస్తాజ్యోతిరుపా ందాగంసి పశుష్పాజిమయత్తా బృహత్తుర్జయత్తస్మాద్వాదిహతా పశవముచ్యందే మాఛందైరి దక్షిణముపదధారి తస్మాత్ దక్షిణామృతో మాసా పృథివీ ఛందయితి పశ్చాత్ ప్రతిష్ఠిత్యాగ్నిర్దేవతేత్యుత్తరతమోజో వా అగ్నినోజగేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరతోభిప్రయాగీనే నిషత్రిగంశత్ సంపద్యంతే షత్రిగంశదక్షణాభిహతే ృహత్యైవాత్మే మధో నవరుంధే బృహతే ఛందసాగస్వారాజ్యం పరీయాయస్యైతా ఉపధీయం తే గచ్చతి స్వారాజ్యగం సప్తమానకిల్యా పురస్తాదుపదధాని సప్తపశ్చాత్ సప్తవేదేర్హణ్యా ప్రాణాద్వావవాహంజో ప్రాణానాగం సవేర్యత్వాయమూర్ధాధిరాడిది పురస్తాదుపదధాది యంత్రేరాడిది పశ్చాత్ ప్రాణానేవాస్మై సమీచో దధాతి దేవా వేయద్యజ్ఞే కుర్మ సకలసురా అకుర్మ దతే దేవా చేతా అక్షయా స్వామీయా అపశ్యంత అన్యథానోపాయంతో దేవాయక్షయా స్వామీయా అన్యథానోద్రాదుర్యాభిభూత్వ్యాత్మనాపరాశ్యభ్రాదుర్యోభవ్యాశుత్రమదాదియజ్ఞముఖం వే ప్రవృత్యజ్ఞముఖమేవ పునస్తాద్యోమసప్తదశిణోన్నం వే వ్యోమాన్నం సప్తదశోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాన్ దక్షిణేనాన్నమద్యతే ధరుణలేక విదూషయితి పశ్చాత్ప్రతిష్టావాలేక విదూష ప్రతిష్ఠే భాంత పంచదశిత్యుత్తరతమోజో వే భాంతమోజ పంచదశ భోజయేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరతోభిప్రయాయీజయతి ప్రదోర్జనక్కాదశయితి పురస్తాదుపదధాదిద్వోత్సవతామభిపూర్వైయజ్ఞముఖే వ్యాజయత్యభివర్త స విగుంసైరి దక్షిణతోన్నం వా అభివర్తోన్నగం స విగుంసోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్ దక్షిణేనాన్నమద్యతే వర్చోద్వా విగుంసయతి పశ్చాద్యద్విగుంసతిర్ద్వేతేన విరాజో యద్య ప్రతిష్టాతేన విరాజో దేవాభిపూర్వమన్నాద్య ప్రతిష్ఠతి సమో నవదశైత్యుత్తరస్తస్మాత్సవ్యోహస్తయోస్తపస్మితలో యోనశ్చతుర్భిగుంసయతి పురస్తాదుపదధాని చతుర్భిగుంసప్యక్షరా గాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాద్యయతి గర్భా పంచభిగుంసయతి దక్షిణతోన్నం వై గర్భా అన్నం పంచభిగుంసోన్నమేవ దక్షిణతో దత్తే తస్మాద్ దక్షిణేనాన్నమద్యతపోజస్తృణవైతి పశ్చాదిమేవే లోకాస్తృణవయేత్వ లోకేషు ప్రతిష్ఠతి సంభరణస్తయో విగుంసయిత్యుత్తరతస్తస్మాత్సంభ్యోహస్తయోస్తంభార్యతరకృతులేగత్రిగుంసయతి పురస్తాదుపదధాదివాగ్వై కృతుర్యజ్ఞముఖం భాగ్యజ్ఞముఖమేవ పురస్తాద్వియాదయతి బ్రధ్రస్య విష్టపంచదస్త్రిగుంసయతి దక్షిణతోసౌ వాదిష్ట బ్రధ్రస్య విష్టపం బ్రహ్మవర్చనమేవ దక్షిణతో సత్తే తస్మాద్దక్షిణా బ్రహ్మవర్చర ప్రతిష్టాత్రయత్రిగుంసయతి పశ్చాత్ప్రయచ్చేనాగస్యత్రిగుంసయత్యుత్తరస్సు వర్గో మే లోకో నాగస్సు వర్గస్య లోకస్య సమస్య అగ్నే భాగో దేది పురస్తాదుపదధాదియజ్ఞముఖం వా అగ్నియజ్ఞముఖం దీక్షాయజ్ఞముఖం బ్రహ్మయజ్ఞముఖం ద్రవత్యజ్ఞముఖమేవ పురస్తాద్విజాదయతి నృజక్షసా భాగో దేది దక్షిణత శుశ్రువాగం సోమే నృజక్షసోన్నం ధాతా జాతా గీవాత్మా అన్నమపి దధాది తస్మాజాతోన్నమస్తి జలిత్రగ్రస్పృతగం సప్తదశస్తోమయిత్యాహ నమ్మే జయత్రవన్నగం సప్తదశోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణేనాన్నమద్యతే మిత్రస్య భాగో దేతి పశ్చా ప్రాణో వే మిత్ర పానా వరుణ ప్రాణా పానా వేవాస్మిన్ దధాది దివో వృష్టిర్వాదా స్మృతాలేక విగుంసస్తోమయిత్యాహ ప్రతిష్టావాలేక విగుంస ప్రతిష్ఠిత్యాయింద్రస్య భాగో దేత్యుత్తరతమోజో వా ఇంద్రవోజో క్షత్రమోజ పంచదశ భోజనేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరతోభిప్రయాయేజయతి వసూనా భాగో దేతి పురస్తాదుపదధాయజ్ఞముఖం వే పదవో యజ్ఞముఖగం రుద్రాయజ్ఞముఖం చతుర్భిగుంసాయజ్ఞముఖమేవ పురస్తాద్యయాదయత్యాదిత్యానా భాగో దేతి దక్షిణోన్నం వా ఆదిత్యా అన్నం మరుతోన్నం గర్భా అన్నం పంచభిగుంశ అన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణేనాన్నమద్యదేదిత్తే భాగో దేతి పశ్చాత్ప్రతిష్టా వా అదిత ప్రతిష్టా భూషా ప్రతిష్టాత్మ ప్రతిష్ఠిత్తే దేవస్తమిభాగో దేత్యుత్తరతో బ్రహ్మవే దేవస్తమితా బ్రహ్మ బృహస్పతి బ్రహ్మజదష్టమ బ్రహ్మవర్చతమేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరాధ్వా బ్రహ్మవర్చితరస్ సావిత్రవదే భవతి ప్రసూతేతస్మాద్బ్రాహ్మణానాముదీచే ప్రసూతా ధర్తశ్చ దృష్టోమయితి పురస్తాదుపదసాదియజ్ఞముఖం వై ధర్తో యజ్ఞముఖం చ దృష్టోమో యజ్ఞముఖమేవ పురస్తాద్యాదయతి యావానాం భాగోసేతి దక్షిణతో మా ధావీ యావా అర్ధమాసాయ దక్షిణావృతో వాస అన్నం వైయా వా అన్నం ప్రజా అన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాక్షిణేనాన్నమద్యదర్భూణాం భాగోధీతి పశ్చాత్ ప్రతిష్ఠిత్తే విలక్పాష్టాయత్వాదిగుషయిత్యుత్తరతో నయోర్లోకయోస్తమేతస్మాదిమో లోకం సమాపద్యేర్యో యస్య ముక్షమతే పురస్తాదుపధీయంతే ముక్షయే భవత్యాస్య ముక్షో జాయతే యస్యాన్నవతేర్దక్షిణతోన్నమాస్యాన్నాదో జాయతే యస్య ప్రతిష్టావతే పశ్చాత్ ప్రతిష్టావతేష్టదేస్తాత్మేతాయతేవాయదే వ్యావృత్తం దేవాష్టేర పశ్యంతా ఉపాదశ్చేతా ఉపధీయంతేవాస్వాక్షోతమేవాపహలే అగ్నే జాతాన్ ప్రణుధాన సపత్రానిది పురస్తాదుపదధారి జాతానేవ భ్రాతృవ్యాన్ ప్రణుదలే సహసా జాతానిది పశ్చాద్యమాణానేవ ప్రతినుదలే నిరచ్చత్వారిగుంశత్వమయిది దక్షిణతా బ్రహ్మవర్చసం వేదనశ్చత్వారిగుంశో బ్రహ్మవర్చసమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణాధ్వా ప్రజాప్రదనాయోషేర్యుక్త గ్రామేంద్రాయేంద్రం జిల్బే ప్రదక్షిణతో వజ్రం పర్యోహదభిజిత్ ప్రజా ప్రాణాసృజరేదేవ ప్రాణవదాద్యంతేపానగం సగుంసర్వైరక్షురమయోధాయిశ్రోత్రం తా ప్రజా ప్రాణచేర పానచే పశ్యంతే శన్వదేర్న మిథునే అభవంతాశుత్రవదేదేవ మిథునమదధా ప్రజా మిథునే భవంతేర్న ప్రాజాయం సగం రోహజనే రోహజేదేవ ప్రాజనయత్త ప్రజా ప్రజానాః ప్రత్యతిష్ఠంతామసుకోజిమేషశ్రిరసేదేవైషు ప్రత్యస్థాపయద్దాహ వసుకోజిమేషశ్రిరసేది ప్రజాయేవ ప్రజాతా ఏషు లోకేషు ప్రతిష్టాపయదిక్షగౌరోహది స ప్రాణామస్మిన్ లోకే ప్రతిష్టత్యవ్యర్థుక ప్రాణాపానాభ్యాంభవతి వేద నాగసర్వే దేవాగం లోకమాయంతం నాగసదాగసత్వ్యన్నాగసదాగసద్యజమానస్వర్గం లోకమేర్గో మే లోకో నాగోయస్తేతాపధీయంతేనాత్మాకం భవతి యజమానాయతనం వే నాగసదోయన్నాగసదముపదధాయతనమేవ్యజమానః కురుతే పృష్టానాం మాయేతత్తేజస్సంభృతయ్యన్నా గసదోయన్నాగసదముపదధాది పృష్టానామేవ తేజో వరుంధే పంచచోడాపదధాచ్చరసేనమేత భూతముష్మిల్లాక ఉపసేదేథోపారీరేమైతమానస్యం దుష్యాత్తముపదధ్యాయేతాభ్యయమైనం దేవతాభ్యాశ్చత్తరాగసభ్యముపదధాయమానీయ గృహేషుషాదిగతిపష్టా ప్రాజేముత్తమాపదధాస్మాత్పశ్చాత్ప్రాజేపత్యన్వాణాంచర్ణేంచమేపదధాది ప్రాణోని స్వయమాదండాయుర్వికర్ణే ప్రాణంచైవాయుశ్చ ప్రాణానాముత్తమౌ సత్తే తస్మాయశ్చాయుశ్చ ప్రాణానాముత్తమౌ నాణ్యాముత్తరామిష్టకాముపదధ్యాన్యాముత్తరామిష్టకాముపదధ్యాశోనా యజమానశ్చ ప్రాణంచాయుశ్చాపి దాన్నాన్యోత్తరేష్టకోపధేయా స్వయమాధర్ణాముపదధాసౌ వే స్వయమాధర్ణామో మేవోపధత్తే సముపగ్రావయతి ప్రాణమేవాజాపత్యో వా అశ్వ ప్రజాపతి నైవాజుతే స్వయమాధర్ణా భవతి ప్రాణానాముత్సృష్ట్యాసోసువర్గస్ విక్రాంతర్యద్వికర్ణేయద్వికర్ణేముపదధాదివానామేవ విక్రాంతమన విక్రమదముత్తరదముపదధాస్మాదుత్తరదముపచారో గర్వాయుమే భవతి సమిధ్యాయే.